विष्णुचित्तात्मजागोदा श्रीधन्वीपुरवासिनी प्रिया श्रीरङ्गनाथस्य सा नो रक्षतु सर्वदा। वो శ్రీమత్యై గోదాదేవ్యై నమః. ఈరోజు పాసురం నోటి చువ్వ పాసురం యొక్క తాత్పర్యం. మేము రాకపూర్వమే నోము నోచి దాని ఫలముగా సుఖమనుభవించుచున్న ఓ తల్లి, తలుపు తెరవకపోయినను మాట కూడా పలుకవా? పరిమళము వెదజల్లు తులసిమాలలు అలంకరించుకొని కిరీటమును ధరించిన నారాయణుడు, ఏమియునూ లేని మా వంటి వారము మంగళం పాడినప్పటికీ పరి అను పురుషార్థమునిచ్చడు పుణ్యమూర్తి. పూర్వము కుంభకర్ణుడు మరణించుచు తన గాఢ నిద్రను నీకు సమర్పించినాడా? అధికమైన నిద్రమత్తును విడవని ఓ తల్లి, మాకందరుకును శిరోభూషణమైన దాన నిద్ర నుండి మేల్కొని మైకమును విడిచి స్థిమితపడి వచ్చి తలుపు తెరువుము, నోరు తెరిచి మాట్లాడుము, కప్పుకొనిన దుప్పటిని తొలగించి మాకు నీ దర్శనమును ఒసగుము అని ఈ పాసురమందలి భావము. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం.